పిడికెళ్ళి వాడిక వేస్తే ఈ పోకిరి పొగరును కాపిస్తే ఆ దేవుడు దిగి వస్తున్నా ఆకాశమే దిగి పడుతున్నా బిన్ లాదెన్ ఎదుటే నిలుచున్నా. Come on.